పేరు దానికి ఏ విధంగా వచ్చిందనేది ముందు మనం తెలుసుకుంటే బాగుంటుంది. 1836 ఆ ప్రాంతంలో ఆంగ్లేయులు మన దేశాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత కొంతమంది వాళ్ళ ప్రతినిధుల్ని ఊరు ఊళ్ళకు పంపించిన తర్వాత వాళ్ళ ఆంగ్లము ప్రాచుర్యంలో ఉండాలి, వీళ్ళని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఎదురు తిరగకుండా ఉండడానికి వాళ్ళని ఏ విధంగా అలగదొక్కితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఒక ప్రణాళిక రూపొందించుకొని మనని అభివృద్ధి పదంలోకి నడవకుండా వాళ్ళ వైపు, అంటే వాళ్ళకి ఎదురు తిరగకుండా, వీళ్ళు విజ్ఞానవంతులు అవుతే మనని మించిపోతారు అనేటువంటి దురభిప్రాయంతో వాళ్ళు మనని ఎన్నో ఇబ్బందులు పెట్టి ఒక విధమైనటువంటి విజ్ఞానాన్ని మనం పొందలేకుండా చేయడానికి వాళ్ళు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశారు. ఆ విధంగానే వాళ్ళు అలా విజయం సాధించారు కూడా. మనని విజ్ఞానవంతులుగా చేయకుండా ఉండే విషయంలో విజయం సాధించారు. అలాంటి పరిణామ క్రమంలో ఆంగ్లేయుల్లో కూడా కొంతమంది స్వభావంగా ఉండేటువంటి మహానుభావులు ఆనాడు మనకు ఈ ఆంధ్రప్రదేశ్కి పులులో అనేటువంటి ఒక దొరగారు ఆయన వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజానీకం యొక్క బాగోగులు కూడా తెలుసుకొని, అయితే వీళ్ళని ఏ విధంగామైనా సరేను ఒక విధమైనటువంటి విజ్ఞానవంతులుగా చేయాలి అనేటువంటి సంకల్పం అతనిలో కలిగింది, ఆంగ్లేయుడైనా సరేను. అప్పుడు దీనికి వీళ్ళని చిన్న విజ్ఞానవంతులు చేయడానికైనా సరేను వాళ్ళ ఇంటి అవసరాల నిమిత్తం ఒక విజ్ఞానం తెలుసుకునే విధంగా అయినా చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక చిన్న పుస్తకాన్ని రూపొందించమని చెప్పి ఆయన అసిస్టెంట్ పుదూరు సీతారామ శాస్త్రి గారు అని చెప్పి ఉన్నారు, ఆయన గొప్ప చెప్పారు దాన్ని. అయితే ఆయన ఏమనుకున్నారంటే పిల్లలకి భక్తి భావనతో పాటు ఒక చిన్న విజ్ఞానాన్ని తెలియజేసేటువంటి మొదటి పుస్తకంగా ఆయన దాన్ని ఒక సుమారు 56 పేజీల పుస్తకం ఒకటి చేసి ముద్రించి అది ధనవంతులైనటువంటి పిల్లలకి ఆయన అందజేయించారు ఆనాడు కూడా. అయితే అది అందజేసిన తర్వాత కూడా పుస్తకం బాగుందని చెప్పి ఇంకా ఇందులో కొన్ని కొన్ని విషయాలు కూడా చేర్చితే బాగుంటుందని చెప్పి మళ్ళీ రెండవ ముద్రణ జరిగేటప్పుడు దాన్ని 72 పేజీలకి చేసి అప్పుడు మొదటిసారిగా వివేక దర్శిని అనేటువంటి పేరుతో విడుదల చేశారు. రెండవసారి దాన్ని ముద్రించిన తర్వాత పెద్ద బాల శిక్ష, అంటే పెద్దలకు బాలలకు శిక్ష అంటే శిక్షణ ఇచ్చేటువంటి పుస్తకంగా, అంటే పర్యాయ పదాల్లో శిక్షాన్న శిక్షణాన్న ఒకటే వస్తుంది, పర్యాయ పదాల్లో వస్తుంది అన్నమాట. అందువల్ల వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి భాషా ప్రావీణ్యంతో పెద్ద బాల శిక్ష అనేటువంటి, అంటే పిల్లలకి పెద్దలకి ఒక విజ్ఞానాన్ని ఇస్తుంది అనేటువంటి ఉద్దేశంతో దాన్ని అలా ముద్రించి మన తెలుగు ప్రజానీకానికి వాళ్ళు అందజేసినటువంటి మహానుభావులు. ఆ తర్వాత దాన్ని ఇంకా కొంచెం మార్పులు చేర్పులు చేసి సిపి బ్రౌన్ దొరగారు, ఆయనని మనము ఎప్పుడూ మర్చిపోకూడదు. తెలుగు కోసం తన జీతం మొత్తం జీతాన్ని మొత్తం ఆయన ఈ గ్రంథాలని తెలుగులోకి అనువదించడానికి అలాంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి గొప్ప మహానుభావుడు. అందుకే ఆయన్ని తెలుగు సూర్యుడు అని చెప్పి అందరూ సంబోధిస్తారు. ఆ మహానుభావుడు లేకపోతే మనకి వేమన పద్యాలు లేవు, మన పురాణాలు లేవు, మన వేదాలు లేవు, ఏమీ లేవు. సిపి బ్రౌన్ దొరగారి పుణ్యమాంటు మనము మన చరిత్ర పురాణాలు వేదాలు ఉపనిషత్తులు ఇలాంటి గొప్ప విషయాలు కూడా మనం తెలుసుకోవడానికి ఆ మహానుభావుడే అన్నమాట. వారికి చేతులెత్తి మనం ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. అయితే ఆయన దీన్ని పెద్దవారి శిక్షణని విస్తృతంగా ఉండి పాఠశాలల్లో అప్పుడు విద్యార్థుల్ని పాఠశాలలో చేర్చుకునే వాళ్ళు కూడా కాదు, చెట్ల కింద చదువులు చెప్పేవాళ్ళు రాత్రిపూట, అలాంటి వాళ్ళకు కూడా దీన్ని ముద్రించి వాళ్ళకి ఇచ్చి ఆ విజ్ఞానంతో మన వాళ్ళు, ఆ కొంచెం విజ్ఞానంతో అయినా సరే మన వాళ్ళు రకరకాలైనటువంటి దాంట్లో పొడుపు కథలు ఉండొచ్చు, పద్యాలలోనేమో ఆ భావన తెలుసుకోవచ్చు, దేవుడి ప్రార్థనలు ఉండొచ్చు, మెలికలతో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉండొచ్చు, అన్ని రకాలమైనటువంటి భాషాదాన్ని దాంట్లో చేర్చారనమాట. ఆనాటికి కావలసినటువంటి అంటే లక్ష్మీదేవి పలానా, ఆమె లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది, మామూలుగా అదృష్ట దేవత ఉంటే ఎలా ఉంటుంది, అట్లా రకరకాలైనటువంటి భాషతో ఉన్నటువంటి చిన్న చిన్న పద్యాలతో అట్లా రూపుమాపారు. అయితే దాన్ని ఆ విధంగా ప్రాచుర్యం పొందిన తర్వాత 1920 ఆ ప్రాంతానికి వచ్చేవరకు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పెద్ద బాల శిక్ష అనేటువంటి పుస్తకాన్ని బట్టి పట్టినట్టు విధంగా చదువుకున్నారు. ఈ ఆనాడు వివాహ వ్యవస్థలో కూడా మీ అబ్బాయి ఏం చదివాడు, మీ అమ్మాయి ఏం చదివింది, మరి వివాహంలో చేసుకున్న తర్వాత మీ అమ్మాయిని మా అబ్బాయి అర్థం చేసుకోగలడా, మా అమ్మాయి మీ అబ్బాయిని అర్థం చేసుకోగలడా అనేటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు, మా అబ్బాయి పెద్ద బాల శిక్ష చదివాడు, మా అమ్మాయి పెద్ద బాల శిక్ష పూర్తి చేసింది, అంటే ఒక డిగ్రీ పట్టా పొందింది, పెద్ద బాల శిక్ష పూర్తి చేయడం అంటే ఒక డిగ్రీ పట్టా సంపాదించినట్టు అన్నమాట, అలాంటి గొప్పగా చెప్పుకున్నటువంటి ఆ యొక్క గ్రంథం ఇది పూర్వ చరిత్ర. అయితే తర్వాత మనం ఆంగ్లంలో మొదపడి మన వాళ్ళందరూ కూడా ఈ తెలుగు భాష ఇంగ్లీష్ కన్నా ఇది తక్కువైనటువంటిది అనేటువంటి ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా కాన్వెంట్స్ ఇంగ్లీషు కాన్వెంట్స్ అధికంగా అయిన తర్వాత కూడా దీని ప్రాబల్యం తగ్గిపోయి తెలుగు భాష బాగా కొంచెం అధ్వాన స్థితిలో ఉన్నట్టు అని చెప్పి ప్రతి ఒక్కరూ భావన చెంది ఇంగ్లీష్ మీద మోసపడి వాళ్ళు అట్లాంటి ప్రాబల్యంలో 1980 విజయవాడలో మొదటిసారిగా పుస్తక ప్రదర్శన అనేటువంటి ఒక పుస్తకాల పండుగను ఏర్పాటు చేశారు. ఆ పుస్తక ప్రదర్శనలో ఆ ప్రదర్శన ప్రారంభించడానికి సినీ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు. ఆయన ప్రారంభ ఉపన్యాసంలో తెలుగు భాష గురించి చాలా ఆవేదన పడుతూ ఇట్లా అయితే మన తెలుగు ఎలాంటి పరిస్థితి ముందు ఎదుర్కోవలసి వస్తుంది అని చెప్పి ఒక ఆయన గంట ప్రసంగం చేసి పెద్ద బాల శిక్ష అంటే ఎంతమందికి తెలుసు, పెద్ద బాల శిక్షలో ఏముంటుందని తెలుసు, ఎవరి ఇళ్లలో ఈ పెద్ద బాల శిక్ష ఉన్నది చేతులు ఎత్తండి అని చెప్పి ఆ సందర్భంలో అడిగారు. అయితే వేదిక ముందున్నటువంటి ఎవరైనా సరే ఎవరే చేతులు ఎత్తలేకపోయారు. అది ఇలాంటి దుస్థితి మనకు వచ్చింది. మీరు ఈనాడే ఈ ప్రాంగణంలోనే బహుశా ఉంటుంది, పెద్ద బాల శిక్ష కొనండి, దాంట్లో ఏముంటుంది అని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ మాటలన్నీ కూడా నేను విన్నాను, నేను ఆ వేదిక దగ్గర కూడా ఉన్నాను అనమాట, అందువల్ల నేను విన్నాను. సరే నేను కూడా అప్పుడు ఈ పెద్దవాళ్ళ శిక్షను చూడటం జరిగింది, బాగుంది, 200 పేజీల పుస్తకం. అప్పుడు మద్రాసు వాళ్ళు రాయల పెద్దవాళ్ళ శిక్ష అనేటువంటి పుస్తకాన్ని ముద్రించారు, గొల్లపూడి వీరాస్వామి వాళ్ళు ఈ మధ్య ముద్రించారు, వావిళ్ళ రామస్వామి శాస్త్రులు వాళ్ళు దాన్ని తయారు చేశారు. అయితే నేను దాన్ని చూడడం జరిగింది. అయితే దాంట్లో వాళ్ళకి ఈనాటికి కావలసినటువంటి విషయాలు అది 1550 రూపొందించినటువంటి పుస్తకాన్ని అనుగుణంగా వస్తుంది, కానీ ఈనాటికి కావలసినటువంటి పెద్ద బాల శిక్ష అది సంపూర్ణంగా లేదు అని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చినప్పుడు మనము ఈనాటికి సరిపోయేటువంటి పెద్ద బాల శిక్షను ఎలాగైనా తయారు చేయాలన్నటువంటి ఒక కోరిక నాకు కలిగింది. అయితే అది సాధ్యపడుతుందా లేదా అనేది పక్కన పెట్టినా సరేను మనం ఏదైనా సాధించగలము, పట్టుదల కృషి ఉంటే తప్పకుండా సాధించగలమని చెప్పి ఒక బలమైనటువంటి పట్టుదలతో నేను దానికి కార్యరూపం కట్టడం జరిగింది. అయితే నేను చదివినటువంటి చదువు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నేను డిగ్రీలు పొందినటువంటి డిగ్రీలు కానీ అలాంటి చదువులు కానీ ఎవ్వరు కూడా చదవలేదని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ ప్రాంగణంలో కూడా. ఎందుకంటే నేను అన్ని రకాల డిగ్రీలు పొందాను, నేను చదివింది 7వ తరగతి. అయితే నేను కాలేజీ స్థాయికి కూడా వెళ్ళలేకపోయాను ఆర్థిక పరిస్థితుల వల్ల. అయితే అంత పుస్తకాన్ని రాయించడానికి నాలో ఉన్నటువంటి పట్టుదల, ఇది మనం చేయాలి. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి కంప్యూటరు విజ్ఞానం ఆనాడు అందుబాటులో లేదు, ఇంటర్నెట్ అంతర్జాలం అనేటువంటిది లేదు, కంప్యూటర్ మీద టీడీపీ చేయడం అనేటువంటి విధానమే ఉంది. అయితే ప్రతి ఒక్క విషయం గురించి కూడా పుస్తకాలు సేకరణ చేసి దానిలో అది చదివి దానిలో ఉన్నటువంటి విషయాన్ని అవకలింపు చేసుకొని ఆ పెద్ద ఉన్నటువంటి దాన్ని కూడా 2 పేజీల్లో 1 పేజీల్లో మనం మలుచుకొని క్రమము తప్పకుండా ఉండే విధంగా ఆ విధంగా ఎన్నో రోజులు సేకరణ కోసమే దాదాపుగా 1-8 సంవత్సరాలు పట్టింది. అదే పాత పుస్తకాలమే మన దగ్గరికి వెళ్ళడం, లైబ్రరీలకు వెళ్ళడం, అక్కడికి వెళ్ళి మనకు కావలసినటువంటి ఆ విషయ సేకరణ చేసుకోవడం అలా. అయితే ఈ సేకరణ చేసేటువంటి నేపథ్యంలో మేమేమి ఆర్థిక పరమైనటువంటి ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళం కాదు. ఒక పుస్తకాల షాపులో నేను గుమస్తాగా పనిచేస్తున్నాను ఆ సమయంలో. నాకు జీతం 1500 రూపాయలు. అయినా సరేను ఉదయం 10 గంటల దగ్గర నుండి రాత్రి 9:30 దాకా పుస్తకాల ఆ షాపులో పనిచేస్తూ మిగతా సమయాన్ని దీనికి కేటాయించి ఎన్నో ఒడిదుడుకులకి ఓర్చుకొని పట్టుదలతో చేయాలనేటువంటి సంకల్పంతో 12 సంవత్సరాల తర్వాత దాన్ని పూర్తి చేయడం జరిగింది. పూర్తి చేయడమైనా సరేను నేను సేకరించినటువంటి సేకరణలో అది పుస్తకము 2700 పేజీలు వచ్చింది. ఈ 2700 పేజీల పుస్తకాన్ని అసలు ఎవరు ముద్రించే వాళ్ళు ఎవరు ఏమిటి అనేటువంటి ఒక సందేహం వచ్చి అసలు అలా కాదు అని చెప్పి మళ్ళీ నేను దాన్ని ఇంకా తగ్గించుకుంటూ వచ్చి ఎంత తగ్గించినా సరేను 1800-1700 పేజీల దాకా వచ్చింది. ఇంకా దాన్ని దాంట్లో నుండి ఏం తీసేయాలన్నా సరేను తీసేయడానికి అవకాశం లేకపోయింది. అప్పుడు నేనేం చేశానంటే ఇది ఏదైనా సరే 1000 పేజీల్లోపు ఉంటే బాగుంటుంది అని చెప్పి ఫాంట్ సైజు తగ్గించుకుంటూ 100 పేజీలు ఉన్నటువంటి దాంట్లో సంఖ్యాశాస్త్ర పర్వం అనేటువంటి విభాగంలో 100 పేజీలు వచ్చింది హ్యాండ్ రైట్. అది డీడీపీలో వచ్చేసే వరకు 50 పేజీలు దాకా వచ్చింది. దాన్ని నేను 10 పేజీల్లోకి కుదింపు చేశాను. ఉన్నటువంటి విషయం తీసివేయకుండా ఉన్నదా నేను చిన్న ఫాంట్ చేసి 10 పేజీల్లోకి చేశాను. అట్లా ప్రతి ఒక్క విషయం గురించి కూడా నేను ఆ తీసుకురావడానికి ప్రతి ఈ ఆర్టికల్ ఇందులోనే తీసేస్తే బాగోదు, ఇది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో చిన్న ఫాంట్ చేసి అది ఆ ఆర్టికల్ దాంట్లో చేర్చడం జరిగింది అన్నమాట. అట్లా 1000 పేజీలతో 960 పేజీలతో మొదటిసారి దాన్ని ముద్రించబడింది. అయితే తయారు చేసిన తర్వాత కూడా ఇది ముద్రణకు వెళ్ళడానికి నోచుకోలేదు. అంటే ఇంత పెద్ద పుస్తకం ఎవరు కొంటారు, అసలు ఈ పుస్తకాన్ని ఎవరు కొంటారు, అందరూ ప్రతి ఒక్కరు కూడా ఒక పబ్లిషర్ దగ్గరికి వెళ్తే 500 రూపాయలు కట్టాలి దీని రేటు, అది ఎవరు కొంటారయ్యా ఇది పుస్తకం అని అన్నటువంటి ఒక సంస్థ ఉన్నారు. ఇది మేము ముద్రిస్తాము కానీ దీని రేటు 500 లేదా 400 రూపాయలు పెడతామన్నారు. ఏదైనా సరేనా 116 రూపాయలు ఉండాలి, తెలుగు వారి సాంప్రదాయానికి 116 రూపాయలు. ఆ రేటుకి ముద్రించే వాళ్ళు ఎవరైనా ఉంటే ముద్రిస్తే బాగుంటుందని చెప్పి అలా తిరగడం జరిగింది. తిరిగిన నేపథ్యంలో 3 సంవత్సరాల తర్వాత ఒక సంస్థ వాళ్ళ ముందుకు వచ్చారు ప్రింటింగ్ చేయడానికి. అప్పుడు వాళ్ళు 2004 జనవరి 9వ తారీఖున 1000 కాపీలు ముద్రించారు. విజయవాడ పుస్తక ప్రదర్శనలోనే ఆ పుస్తకాన్ని అక్కడ విడుదల చేశారు. పుస్తక ప్రదర్శన 11వ తారీఖు 9, 10, 11 3 రోజుల్లోనే 1000 పుస్తకాలు అయిపోయినాయి. అట్లా వాళ్ళు అంత తెలుగు ప్రజలు పెద్ద బాల శిక్షని ఆ విధంగా ఆదరించారు అని ప్రతి ఒక్కరు కూడా ముక్కు మీద వెలివేసుకున్నారన్నమాట. అయితే దాంట్లో పెట్టినటువంటి ఆర్టికల్స్ కూడా ఈనాటికి 5 సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుండి 100 సంవత్సరాల వృద్ధుడికి కూడా అది ప్రతి నిత్యం కూడా ఒక పాఠ్యాంశ గ్రంథంగా రూపొందించడం అనే విషయం జరిగింది. మన ఇంటిలో ఒక 5 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు. ఒక చిన్న పద్యం నేర్పాలి వాడికి, పెద్ద బాల శిక్ష చూడండి, అది ఉపయోగపడుతుంది. 7వ తరగతి పిల్లవాడు చదువుతున్నాడు, అతనికి ఇంగ్లీష్లో వ్యాసాలు కావాలి, తెలుగులో వ్యాసాలు కావాలి, అది అందులో ఉంటుంది. ఇంకా 9వ తరగతి పిల్లవాడు ఉంటాడు, డిక్షనరీ కావాలి, ఇంగ్లీష్లో అర్థాలు తెలుగులో ఏంటి అలానే అలాంటి ఒక డిక్షనరీ ఉంది. ఈనాడు ఇప్పుడు దాంట్లో కంప్యూటర్ పరం అనేది కూడా ఉంది. అంటే ఈనాటికి అది ఉపయోగపడుతుంది, అభివృద్ధిలోకి వస్తుంది కాబట్టి కంప్యూటర్ పరం అనేటువంటిది జరగాలి అనేటువంటిది కూడా జరగడం జరిగింది. అయితే భారతం 18 పర్వాలు ఎలా ఉన్నాయో, మన ప్రాచీన గ్రంథం భారతం 18 పర్వాలు ఎలా ఉన్నాయో, దీంట్లో కూడా 18 పర్వాలుగా తీసుకొని ఒక్కొక్క ఆర్టికల్, సంఖ్యాశాస్త్ర పర్వం అని, భారతదేశ పర్వం, ప్రపంచ పర్వం, మహిళా పర్వం, విజ్ఞాన పర్వం, సంఖ్యాశాస్త్ర పర్వం, వాస్తు పర్వం, ఆధ్యాత్మిక పర్వం, అట్లా 18 భాగాలు. ఎవరికి కావాలంటే అది ఈ పుస్తకం నాకు సంబంధించినటువంటి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ దీంట్లో లేదు అంటానికి వీల్లేదన్నమాట. మతపరంగా అయినా సరేను హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి వాళ్ళకు కూడా దాంట్లో ఆ ప్రార్థనలు చేర్చడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా దాన్ని ఆదరించాలి. తెలుగు పుస్తకంలో మనవి ఉంటుందా అని చెప్పి కొంతమంది అడుగుతారు అన్నమాట. అది హిందువులకు సంబంధించినటువంటి పుస్తకమే కదా, మనకెందుకు ఉపయోగపడుతుందని చెప్పి కొంతమంది అంటున్నారు. మన పుస్తక ప్రదర్శనలో జరిగినటువంటి ప్రదర్శనలో ఒక ముస్లింస్ దాదాపుగా ఒక 10-12 మంది దాకా కూడా వాళ్ళ తల్లిదండ్రుల చేత ఆ పుస్తకాన్ని కొనిపించారు పిల్లలు కావాలని చెప్పి. మరి వాళ్ళు దాన్ని ఎక్కడ తెలుసుకున్నారో ఏంటి అనేటువంటి వివరం కూడా తెలియదు. అలా జరిగిందన్నమాట. అయితే ఈ నేపథ్యంలో ఇంకా నేను ఈ పెద్ద బాల శిక్ష రూపొందించడానికి దాని తర్వాత విడుదలైన తర్వాత నన్ను నేను ఒక ఆనందాన్ని, అనుభూతిని పొందాను. పొందిన తర్వాత కూడా అప్పుడు ఇంకా నేను ఇంకా దీని తర్వాత ఏం చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో పెద్ద బాల శిక్ష అనే పుస్తకాన్ని మనం విడుదల చేశాము. అలాగేను చిన్న బాల శిక్ష, వృద్ధ బాల శిక్ష అనేటువంటి 3, అంటే ఇంకా మిగతా 2 కూడా చేస్తే బాగుంటుంది, దాంట్లో ఏం కాన్సెప్ట్ పెడితే బాగుంటుంది, ఇంకా దీంట్లో ఏముండాలి అనేటువంటి దాన్ని తర్జనాభర్జన చేసుకుంటూ ఫస్ట్ ముందు తర్వాత చిన్న బాల శిక్ష అనేటువంటి దానికి శ్రీకారం చుట్టాం. చిన్న బాల శిక్ష అనేటువంటి పుస్తకాన్ని చేస్తూ అది కూడా 18 పర్వాలు. ఆ 18 పర్వాల్లో మనం అక్షరాలు, ఇప్పుడున్నటువంటి తెలుగు భాషలో అక్షరాలు ప్రభుత్వం వాళ్ళు ముద్రించినా సరేను ఆ అక్షరం రాసి మా రాసి మావోత్తిస్తున్నారు. పిల్లవాడికి అక్షరాలు నేర్పేటప్పుడు మా తెలుసు, ఆ తెలుసు, మావోత్ అనేది తెలియదు. వాటి చేత అమ్మాని చదివిస్తున్నారు, రాయిస్తున్నారు. మరి అక్షరం ఆ తెలుసు, మా తెలుసు, మరి మావోత్ వాడికి ఎలా తెలుస్తుంది అనేటువంటి ఆలోచన నాకు వచ్చింది. అప్పుడు మనం ఏంటంటే ఒక అక్షరాన్ని తీసుకొని ఒత్తులు లేకుండా ఉండేటువంటి దానితో అరక, ఈ అక్షరాలన్నీ కూడా అక్షరమాలలో ఉన్నాయి, తల అక్షరమాలలో ఉంటుంది, వల అక్షరమాలలో ఉంటుంది, ఈ టీకా ఉంటుంది, ఆ గుడిస్తే టీ అవుతుంది. అయితే మరి గుడి ఎలా వచ్చింది వాడికి అనేది ఆ సమయంలో తెలియదు. అందువల్ల నేను క్రమ పద్ధతిగా అక్షరాలు, ఆ అక్షరం వచ్చినప్పుడు దానికి ఏ అక్షరాలు వస్తుంది, తర్వాత ఈ అనే దానికి ఎలా వస్తుంది, తర్వాత గుణింత వచ్చినప్పుడు ఏ ఏ మాటలు రావాలి, ఒత్తులు వచ్చేటప్పుడు ఏ ఏ మాటలు రావాలి, అలాంటివన్నీ కూడా నేను ఒక వరుస క్రమంలో పేర్చుకొని అలా ఈ సేకరణ చేయడానికి కూడా దాదాపుగా నాకు 3.5 సంవత్సరాలు. అలా చేసిన తర్వాత దానిలో ఇంకా వ్యాసాలు, లేఖలు, పొడుపు కథలు, సామెతలు, భారతం, భాగవతం, రామాయణం, భగవద్గీత, 14 రకాల శతకాలు ఇవన్నీ కూడా చేర్చి 18 పర్వాలుగా చిన్న బాల శిక్ష అనే పేరుతో విడుదల చేశాం. అది కూడా 9,60 pages, ₹116 మార్కెట్లో విడుదల చేశాం. అయితే అది అన్ని షాపులకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆర్డర్స్ ఏమీ రావట్లేదు. తర్వాత పుస్తక ప్రదర్శన మళ్ళీ వచ్చింది. పుస్తక ప్రదర్శన ఏర్పాటులో పెద్ద బాలశిక్ష, చిన్న బాలశిక్ష అన్ని షాపుల వారు కూడా దాన్ని డిస్ప్లే పెట్టారు. అయితే పెద్ద బాలశిక్ష కొన్నారు కానీ చిన్న బాలశిక్ష కొనటం లేదు. దానిలో ఉన్నటువంటి విషయ సంగ్రహం ఏంటనేటువంటిది కూడా పాఠకులు తెలుసుకోలేకపోయారు. అరే చిన్న బాలశిక్ష అని చెప్పి మనం అలా పేరు పెట్టి ఎందుకని ఇలా జరుగుతుందని చెప్పి ఆలోచన వచ్చింది. ఒక పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రులతో పుస్తక స్టాల్ దగ్గరికి వచ్చి ఆ చిన్న కొత్త పుస్తకం చిన్న బాలశిక్ష అనేదో వచ్చింది, చిన్న బాలశిక్ష తీసుకుందామని చెప్పి వాళ్ళ బాబుతో చెప్పాడు. వాడు ఆ మన ఇంట్లో పెద్దదే ఉంది, చిన్నది ఎందుకు? పెద్ద బాలశిక్ష మన ఇంట్లో ఉంది, చిన్న బాలశిక్ష మన ఎందుకు అని అతను అన్నాడు. అసలు నాకు అప్పుడు ఆలోచన కలిగింది అనమాట. అయితే దీని పేరు లోపం, ఈ పేరు లోపం వల్ల ఇది జరుగుతుంది అనేటువంటిది ఒక కాన్సెప్ట్ నాకు అర్థమైన తర్వాత మళ్ళీ దానిలో కొన్ని అదనంగా చేరుస్తూ, అంటే ఇవి చేర్చాలి అనేటువంటి ఉద్దేశంతో అవి అదనంగా చేరుస్తూ పెద్ద బాల శిక్ష ద్వితీయ భాగము అనేటువంటి పేరు పెట్టి అప్పుడు మొదటిసారి విడుదల చేసిన దానికి ప్రథమ భాగం అని పెట్టాం. మొదటి కొన్నదానికి ప్రథమ భాగం అనేది ఉండదు. 72 ముద్రలను పొందిన తర్వాత ప్రథమ భాగం అని చెప్పి 73వ ముద్రలకి ప్రథమ భాగం అని దానికి వచ్చిందనమాట. పెద్ద బాల శిక్ష ద్వితీయ భాగం. నెక్స్ట్ సంవత్సరంలో మళ్ళీ పుస్తక ప్రదర్శన వచ్చినప్పుడు మాకు పెద్ద బాలశిక్ష ద్వితీయ భాగం ఒకటి వాటి మా ఇంట్లో చిన్న ప్రథమ భాగం ఉంది అని అట్లా అది ఇప్పుడు 18వ ముద్రణ పొందింది, 18 సార్లు ముద్రించబడింది. ఇది అంటే ఈ పెద్ద బాలశిక్ష తెలుగు ప్రజలు అంత గొప్పగా ఆదరించారు. ఇంకా ఈ విషయ పెద్ద బాలశిక్ష గురించి ఇప్పటికీ దాదాపుగా నాకు ఎన్నో ఫోన్లు వస్తుంటాయి. అంటే మన తెలుగు వారు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు వారు తమతో పాటు ఈ పుస్తకాన్ని తీసుకొని వెళ్ళడం కానీ అట్లా కొన్ని జరుగుతుంటాయి. వాళ్ళ దగ్గర వాళ్ళ మిత్రులు చూసి ఇది మన ఇంట్లో ఉంటే బాగుంటుంది అట్లాంటి ఉద్దేశాలు ఉండి వీళ్ళు అక్కడికి పంపించడం కూడా జరిగింది. అలాంటి నేపథ్యంలో నాకు ఒకసారి 7 సంవత్సరాల క్రితం నెల్లూరు వాస్తవ్యులు అమెరికాలో లాస్ ఏంజల్స్లో ఉన్నారు, వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు. అయితే వాళ్ళు వెళ్ళేటప్పుడు పెద్ద బాలశిక్ష తమ వాళ్ళతో పాటు తీసుకెళ్ళారు. ఇక్కడ మనం వినాయక చవితి పండగ చేస్తున్నాం, వాళ్ళు అక్కడ చేయాలని ఒక ఉద్దేశం, కానీ ఎలా చేయాలి ఏం చేయాలనేది అర్థం కావట్ల. వాళ్ళకి వినాయక చవితి వచ్చింది. అయితే వాళ్ళ మనవడు అన్నాడట, మన ఇంట్లో పెద్ద బాలశిక్ష ఉంది కదా, దాంట్లో వినాయకుడి బొమ్మ చూశాను నేను అని అతను చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు చూసి దాంట్లో వినాయక వ్రతకల్పము, వరలక్ష్మి వ్రతకల్పము, మంగళగౌరి వ్రతకల్పము ఇవన్నీ చూసి వాళ్ళు ఎంతో ఆశ్చర్యపడి ఆ రోజు వినాయక చవితి జరుపుకొని, అంటే వాళ్ళు అక్కడ పగలైతే మాకు ఇక్కడ నైట్, తెల్లవారుజామున ఉదయం 7 గంటలకి ఆయన నాకు ఫోన్ చేసి నా సెల్ నెంబర్కి ఫోన్ చేసి, అయ్యా మీ పుస్తకం వల్ల మేము ఇక్కడ వినాయక చవితి జరుపుకున్నాము అని ఆయన తెలియజేసి ధన్యవాదాలు చెప్పారు. అప్పుడు నేను ఎంతో ఉపయోగపడ్డాను. అట్లా ప్రతి విదేశాలకు వెళ్ళినటువంటి తెలుగు వారందరూ కూడా దీన్ని ఒక అమూల్య గ్రంథంగా తమతో పాటు తీసుకొని వెళ్ళి ఒక మిత్రుడిలాగా ఒక పెద్ద తండ్రి తాత వాళ్ళతో పాటు ఉన్నట్టు ఈ పుస్తకాన్ని అలా భావించడం జరిగింది. దీనిలో ఇంకా ఎన్నో ఒడిదొడుకులు కూడా ఉన్నాయన్నమాట. అయితే పెద్ద బాలశిక్ష అనేటువంటి పుస్తకం ఇప్పుడే కాదు ఏనాటికైనా 116 రూపాయలకే ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో 2004లో ముద్రించబడినటువంటి పెద్ద బాలశిక్ష ఇప్పటికి కూడా 118 సార్లు ముద్రించబడి 116 రూపాయలకే ఒక్క పుస్తకము 3000 కాపీలు ముద్రిస్తే 3000 కన్నా ఎక్కువ ముద్రించాడు. ఒక పుస్తకాన్ని మొదటిసారిగా ముద్రించేటప్పుడు కవితలు నవలలు అలాంటివి అయితే 2500 అలా కూడా ముద్రిస్తారు. 3000 పుస్తకాలు ముద్రించి ఆ 3000 పుస్తకాలు అమ్ముడుపోతే అత్యద్భుతంగా అమ్మారు. పుస్తకం చాలా బాగుంది, అలా స్పందన వస్తుంది పాఠకుల దగ్గర నుండి. ఈ పుస్తకము 118 సార్లు ముద్రించబడి అశేష ప్రజలు ఆదరించి 700,000 కాపీలు ఇప్పటికీ అమ్ముడుపోయింది. 700,000 కాపీలు అనేది తెలుగు చరిత్రలో ఇన్ని లక్షల కాపీలు అమ్ముడుపోవడం అనేది లేదు. ఒక ప్రాంతీయ భాషా పుస్తకము 700,000 కాపీలు ముద్రించబడి మొదటి ముద్రణ 116 రూపాయలు, 118వ ముద్రణ కూడా 116 రూపాయలకి. ఆనాడు పేపరు, కేజీ పేపరు, 1 కిలో పేపరు 13.5 రూపాయలు. ఈనాడు అదే పేపర్ 42 రూపాయలు. పుస్తకం కేజీన్నర, ఎన్ని రెట్లు పెరిగిందో చూడండి. అందుకని ఏ సంస్థ వాళ్ళు కూడా దీన్ని ముద్రించడానికి రాలేదు ఇప్పటిదా కూడా. అయితే ఆ నష్టాన్ని కూడా నేనే భరిస్తూ 116 రూపాయలకే ఇప్పటికి కూడా మార్కెట్లో ఇస్తున్నాం. అయితే దానికి కారణం ఏంటంటే, ఈ పెద్దవాళ్ళ శిక్ష అనేటువంటి పుస్తకానికి ప్రభుత్వం వాళ్ళు ఏమన్నా రాయితీ ఇస్తారా అని చెప్పి మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం. గుత్తప్రసాద్ గారితో కూడా ప్రయత్నాలు చేశాం. ఇట్లా బాగుంటుంది మీ ఆలోచన అంటే, పెద్దబాల శిక్ష ఏనాటికైనా 116 రూపాయలకే ఇవ్వాలని ఒక సంకల్పం. ఇప్పుడే కాదు, ఇంకా 100 సంవత్సరాలు, ఇంకా 100 సంవత్సరాలు అయినా సరే 116లకు ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో ఎంతో నష్టాన్ని కూడా భరిస్తూ మేమున్నటువంటిది ఇప్పుడు అద్దిల్లు, మేము ఉండేది కూడా సొంతలు కూడా కాదు, అద్దిల్లోనే ఉంటాం ఇప్పటికి కూడా. అయితే ఆ నష్టాన్ని భరిస్తూనే దాన్ని ఆ రేటుకి మార్కెట్లోకి అట్లా విడుదల చేసి ఉన్నామన్నమాట. అయితే ప్రభుత్వంలో నుండి ఎలాంటి రాయితీ వస్తుంది అనేటువంటి ఆలోచన ఇక రాదు అనేటువంటి ఉద్దేశం కలిగింది. ఈ మధ్య మరి తెలుగు భాషకి ఒక మంత్రిత్వ శాఖ ఏర్పరిచారు కాబట్టి వస్తుందేమో అని చెప్పి మరి ఒక ఆలోచన. అట్లా ఈ పెద్ద బాల శిక్షకి ఇంకా అలాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరికి ఇది ఒక బంధువు, ఆత్మబంధువు, ఒక తాత, నాయనమ్మ, అమ్మమ్మ, తమ్ముడు, అన్న, బాబాయి, పెదనాన్న, ఇన్ని ఇంతమంది కూడా పెద్ద బాల శిక్ష తమ వద్ద ఉంటే వీళ్ళందరూ కూడా తమతో పాటు ఉన్నట్టుగా ఉంటుందని చెప్పి నా అభిప్రాయము. అయితే నాకు తెలిసినంత మటుకి నేను దానికి పడ్డటువంటి కష్టాలకు కూడా విషయాలు కూడా మీ ముందునే ఉంచి నేను మీతో పాలు పంచుకున్నందుకు నేను ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి వికీపీడియా వాళ్ళు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి, వారి మిత్ర బృందానికి అందరికి కూడా, మరియు ఈ కళాశాల యాజమాన్యం వారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పుస్తకాన్ని వదిలిస్తున్నాను. మిత్రులు, ప్రేమాభిలాషులు, మీరు ఈ పుస్తకం గురించి ఎలాంటి విషయాలు అడిగినా కూడా నాకు తెలిసినంత మటుకు నేను మీకు తప్పక నేను జవాబులు ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇది ప్రశ్న జవాబు.